కృష్ణయజుర్వేదాంతర్గత 5 ఏకాక్షరోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. ఏకాక్షరపదారూఢం సర్వాత్మకం ఖండితం సర్వవర్జిత చిన్మాత్రం త్రిపాన్నారాయణం భజే. శ్లోక ఏకాక్షరపదారూఢం సర్వాత్మకం అఖండితం సర్వవర్జిత చిన్మాత్రం త్రిపాన్నారాయణం భజే. ఏకము అక్షరము అగు పదము నందు ఆరుఢుడైనవారు, అఖండమైనవారు, సర్వాత్మకుడైనవారు, సర్వజీవులయ్యందు ఏకస్వరూపుడై వెలుగొందుచున్నట్టివారు, తెలియబడేదంతా ఎద్దాని చేత తెలుసుకొనబడుచున్నదో అట్టి కేవల చిన్మాత్రులు అయినట్టి త్రిపాద జాగ్రత్ స్వప్న సుషుప్తి దృశ్యము ఉద్రష్ట రుద్రుక్ ధారుడగు శ్రీమన్నారాయణుని స్తుతించున్నాను. హరేహ ఓం. ఏకాక్షరం త్వక్షరేత్రాస్తి సోమే సుషుమ్నాయాం చేహ ద్రుఢీ స ఏకః. ఓం. ఒకటి ఏక అక్షరం త్వత్వ అక్షరే అత్ర అస్తి సోమే సుషుమ్నాయాం చ ఇహ ద్రుఢీ స ఏకః. ఇక్కడ కనబడుచున్నదంతా అనేకముగాను నాశన క్షర శీలముగాను కనబడుచూ ఉండవచ్చుగాక. దీనికంతటికీ ఆధారమైన పరబ్రహ్మము సర్వదా ఏకము అక్షరము అయి ఉన్నది. అనగా ఏ క్షణమందునూ అనేకముగా కానట్టిది, నాశనము అనునదే లేనట్టిది. అద్దానికి నీవు నేను అతడు ఇతడు మొదలుగా గల ఖండత్వమే లేదు. కనుక తత్వం నీవుగా ఇక్కడ ఉన్నది పరబ్రహ్మమే. అట్టి పరబ్రహ్మస్వరూపమగు నీవే సోమ చంద్ర రూపుడవై మనోరూపుడవై దేహములోని సుషుమ్నానాడి ఎందుకూడా ఏకమఖండ స్వరూపుడుగా వెలుగొందుచున్నావు. త్వం విశ్వభూర్భూతపతి పురాణః పర్జన్య ఏకో భువనస్య గోప్తా ఒకటి విశ్వే నిమగ్నపదవ్యః కవీనా త్వం జాతవేదో త్వం విశ్వభూః భూతపతయః పురాణః పర్జన్యః ఏకో భువనస్య గోప్తా విశ్వే నిమగ్నః పదవ్యః కవీనాం త్వం జాతవేదో. ఈ విశ్వమంతా ఉన్నది ఎక్కడ? ఈ విశ్వమంతటికీ స్థానము పరబ్రహ్మస్వరూపుడవగు నీవే. ఓ పరమాత్మ, నీ సహజ నిత్యస్వరూపము సర్వదా బ్రహ్మమే కాబట్టి నీవే పంచభూతముల సకల దేహముల నియామకుడవు, భూతపతివి, పురాణ పురుషుడవు. జీవాత్మలన్నీ వాన చినుకుల వలె వర్షిస్తున్న మేఘము నీవే, వర్షాధారము కూడా పరమాత్మవగు నీవే. అనేకముగా కనిపిస్తూ సర్వదా ఏకస్వరూపుడవు, సర్వాత్మకుడవై భువనములకు రక్షకుడవు. నీకు సజాతీయములు విజాతీయములు లేవు కాబట్టి సర్వదా ఏకస్వరూపుడవు. సర్వమును ఉద్దీపింపజేయు జాతవేదువు, తేజోరూపుడవు, భువనస్య నాథః. అజాతమగ్రే స హిరణ్యరేత యజ్ఞస్త్వమేవైక విభూ పురాణః. 2 భువనస్య నాథః అజాతం అగ్రే సహ హిరణ్యరేత యజ్ఞః త్వం ఏవ ఏక విభోః పురాణః. ఈ విశ్వకథారచనా వ్యాసంగమునందు సదా నిమగ్నమై సృష్టి స్థితిలయములను నడుపుచున్నది నీవే. ఈ విశ్వమునకు పదవీ బాధ్యత వహిస్తున్నది నీవే. రచయితవు, అన్నీ తెలిసియే ఉన్నవాడివి, కవివి, అజ్ఞాతుడవు, ఈ భువనమంతటికీ నాథుడవు, యజమానివి. నీకు జన్మలననవే లేవు, అజాతుడవు. జన్మకర్మ వ్యవహారములన్నిటికీ మునుముందే ఉన్నట్టి సృష్టికర్తవు, హిరణ్యరేతసుడవు. ఈ సృష్టికి ఆమూలాగ్రము నిండియున్నవాడవు. ఈ సృష్టి అననదంతా నీయజ్ఞ స్వరూపమే, యజ్ఞతత్వమే, సృష్టి సృష్టి సంకల్పము లేక భావనకు ముందే సృష్టియే లేనప్పటి నుండి ఏర్పడియున్న పురాణ పురుషుడవు. నీ యొక్క ఏకము నుండే ఈ అనేకమంతా ఏర్పడుచున్నది కనుక సర్వమునకు నియామకుడవు, యజమానివి, విభుడవు. ప్రాణః ప్రసూతి భువనస్య యోని వ్యాప్తం త్వయా ఏకపదేన విశ్వం. త్వం విశ్వభూర్యోని పారస్వగర్భే కుమార ఏకో విశిఖః సుధన్వా. 3.2 ప్రాణః ప్రసూత్యః భువనస్య యోనియః వ్యాప్తం త్వయా ఏకపదేన విశ్వం త్వం విశ్వభూర్యోని పరాస్గర్భే కుమార ఏకో ప్రాణమును శక్తిని గర్భమున దాల్చినవాడవు. లోకములన్నిటికీ ప్రాణయువువు, లోకములన్నిటికీ గర్భమువు, విశ్వమంతా గర్భమున దాల్చినవాడవు, విశ్వగర్భుడవు. నీ యొక్క ఒక్క పాదముచే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడవు. ఏకపదేన విశ్వం, ఈ విశ్వమంతా ఎక్కడైతే ఏర్పడినదే ఉన్నదో అది నీవు, గర్భము నీవే. ఆ గర్భమునందు సర్వజీవుల రూపమున ఏకస్వరూపుడవై ఉన్నది నీవే. వితత్య బాణం తరుణార్కవర్ణం వ్యోమాంతరే భాసి హిరణ్యగర్భః భాసత్వయా వ్యోమ్ని కృతః సుతాక్ష్య స్తవం వై కుమారస్త్వమరిష్టనేమి. 4. విశిఖః సుధన్వా వితత్య బాణం తరుణార్కవర్ణం వ్యోమ అంతరే భాసి హిరణ్యగర్భః భాసా త్వయా వ్యోమ్ని కృతః సుతార్యః. ఈ సృష్టి అంతా బాణము విడుచుట వంటిదైతే గొప్ప ధనస్సు బాణము ఎక్కుపెట్టి వదలుచున్న సైనికుడవు కూడా నీవే. లేత సూర్యుని సప్తరంగుల కిరణములను వ్యాపింపజేస్తూ ఆకాశమును భూమిని తేజస్సుతో నింపివేయుచున్న హిరణ్యగర్భుడవు. సర్వమును భాసింపజేయుచున్నది నీవే. ఆకాశమంతా విహారములు చేస్తున్న గరుత్మంతుడవు. త్వం వజ్రభృద్భూతపతిస్త్వమేవ కామః ప్రజానాం నిహితోసి సోమే. త్వం వై కుమారః త్వం అరిష్టనేమః త్వం వజ్రభృద్భూతపతియః త్వం ఏవ కామః ప్రజానాం నిహితోసి సోమే. నీవే షణ్ముఖుడవు, కుమారస్వామివై దేవతల సేనానాయకుడవు. అరిష్టములన్నీ తొలగించుచున్నట్టివాడవు. వజ్రము చేతితో ఎత్తి ధరించియున్న ఇంద్రభగవానుడవు నీవే. సర్వజీవ జాలమునకు పంచభూతములకు అధినేతవు, భూతపతివి, శివతత్వం, తత్వమేవ. సర్వజీవుల కామముగా ప్రకాశించుచున్న కామేశ్వరుడవు. సర్వజీవుల హృదయాలలో సోముడవై చంద్రుడవై దాగి ఉన్నట్టి వాడవు. మహామనోరూపుడవు, స్వాహా స్వధా యచ్చ వషట్ కరోతి రుద్రః పశూనాం గుహయా నిమగ్నః. 5. స్వాహా స్వధా యచ్చ వషట్ కరోతి రుద్రః పశూనాం గుహయా నిమగ్నః. దేవతలకు సమర్పించబడు హోమద్రవ్యములకు స్వాహ, పితృదేవతలకు సమర్పించు స్వధాలతో కూడి వషట్కారుడవగుటచే నీవే రుద్రుడవు. సర్వజీవుల హృదయములలో నిమగ్నుడవే ఉన్నట్టి రుద్రభగవానుడవు. ఉత్సాహసహస్ధైర్య బుద్ధిశక్తి పరాక్రమములతో కూడిన సర్వ హృదయములలోని రుద్రశక్తివి నీవే. ధాతా విధాత పవనః సుపన్నో విష్ణుర్వరాహో రజనీ రహశ్చ భూతం భవిష్యత్ ప్రభవః క్రియాశ్చ కాలః క్రమస్త్వం పరమాక్షరం చ. 6. ధాత విధాత పవనః సుపర్ణో విష్ణో వరాహో రజనీయః అహః చ భూతం భవిష్యత్ ప్రభవః క్రియాశ్చ కాలః క్రతుః త్వం పరమ అక్షరం చ ధాతా సృష్టికర్తవు విధాతా సృష్టి నియామకుడవు వాయువై అంతటా వ్యవహరించుచున్నది నీవే. ఊర్ధ్వ అధోలోకములు అనే రెక్కలు గల పక్షివి అంతటా స్వప్నంలో స్వప్నద్రష్టవలె ఉండి ఉండుటచే విష్ణువు నీవే. సర్వజీవులలోని అహం స్వరూపుడవు కాబట్టి వరాహుడవు, రాత్రింబవళ్ల రూపుడవు. జరిగిపోయిన భూతకాలము, జరగబోవు భవిష్యత్ కాలము, ఇప్పుడు కనబడుచున్న వర్తమానకాలము, త్రికాలములలో ఉత్పత్తి అయి కనబడు ఈ సర్వము, ఇందలి క్రియావిశేషాలు ఇవన్నీ ఏర్పడియున్న కాలస్వరూపుడవు. సృష్టి స్థితి లయ చమత్కారములతో కూడిన పరము అక్షరము శాశ్వతము అగు క్రతుస్వరూపుడవు నీవే. రుచో యజుంసి ప్రసవంతి వక్త్ర సామాని సమ్రాడ్వసువంతరిక్షం త్వం యజ్ఞనేత హుతభుగ్విభుశ్చ రుద్రాస్తథ దైత్యగణా వసుశ్చ. 7. రుచో యజుంషి ప్రసవంతి వక్త్రాత్ సామాని సమ్రాట్ వసుః అంతరిక్షం త్వం యజ్ఞనేత హుతభుక్ విభోహశ్చ. ఋగ్వేదములోని ఋక్కులు, యజుర్వేదములోని యజస్సులు, సామవేదములోని సామగానములు నీ ముఖము నుండే వర్షిస్తున్నాయి. సామ్రాట్టు చక్రవర్తివి, వసువు అంతటా వసించువాడవు, అంతరిక్షము యజ్ఞమునకు యజమానివి, యజ్ఞనేతవు హుతమును స్వీకరించుచున్న అగ్నివి, హుతభుక్ సర్వమునకు విభుడవు. ప్రభువు స ఏష దేవోంబరగశ్చ చక్రే అన్యేభ్యధిష్ఠేత తమో నిరుంధ్యః రుద్రాః తథో దైత్యగణాః వసుశ్చ. స ఏష దేవో అంబరగశ్చ చక్రే అన్యేభ్య తిష్ఠేత తపో నిరుంధ్యః. ఏకాదశ రుద్రులు, దైత్యగణములు, వస్తువులు, దేవతలు నీవే. ఆది దేవాది దేవుడవు, ఆకాశగతుడవై అనేక పరిభ్రమలకు ఆధారభూతుడవై ఉన్నావు, అనేకముగా అంతటా సంచరించుచున్నవాడవై ఉన్నావు. తపస్సు చేతగాని మరింక దేనిచేతగాని నిరోధింపబడువాడవు కాదు. హిరణ్మయం యస్య విభాతి సర్వం వ్యోమాంతరే రశ్మిమివాంసునాభి. 8. హిరణ్మయం యస్య విభాతి సర్వం వ్యోమనంతరే రశ్మ్యః ఇమాంశ్చ నాభ్యః ఇమాంసునాభ్యః. నీ యొక్క హిరణ్మయ సృష్టినే క్రీడా వినోదము యొక్క తేజోకిరణ సమూహములు ఆకాశమున అంతటా వ్యాపించినవాడివై ఉన్నావు. జీవరాశులు అను కిరణములకు నాభిస్థానమై ప్రకాశించుచున్నావు. స సర్వవేత్త భువనస్య గోప్త తాభ్యః ప్రజానాం నిహిత జనాన ప్రోతా త్వమోతా విచిత్యః క్రమాణ ప్రజాపతిశ్చందమయో విగర్భః. 9. 3. స సర్వవేత్త భువనస్య గోప్త నాభ్యః ప్రజానాం నిహితా జనానాం ప్రోతాత్వం ఓతా విచితేహ క్రమాణం ప్రజాపతేహ ఛందమయో విగర్భః. పరబ్రహ్మస్వరూపుడవే అయి ఉన్నట్టి నీవు ఈ దేహమునకు ఈవలావల కూడా గల జన్మకర్మలకు మునుముందటి స్వరూపమును ఎరిగిన వాడవు, సర్వస్వరూపుడవు, అనంతరూపుడవు, భువనములన్నిటికీ లోకములన్నిటికీ రక్షకుడు, జీవులందరికీ నాభిస్థానము అయినవాడివి, జనులందరి రహస్య స్వరూపుడవు, సర్వ జగత్తుకు వస్త్రములో దారమువలే ఓతప్రోతమై ఉన్నావు, జ్ఞానస్వరూపుడవు, ప్రజాపతివి, ఛందోమయుడవు, సామయశ్చిదంతో విరజశ్చ బాహు హిరణ్మయం వేదవిదాం వరిష్టం. యమధ్వరే బ్రహ్మవిదః స్తువంతి సామైర్యజుర్భ్యః క్రతుభిస్త్వమేవ పది సామయః చిదంతో విరజశ్చ బాహుగ్ం హిరణ్మయం వేదవిదాం వరిష్ఠం యమ్ అధ్వరే బ్రహ్మవిదః స్తువంతి సామయః యజుర్భ్యః క్రతుభ్యః త్వమేవ అంతరాంతరముగా గర్భాంతరంగా సర్వత్రా ఉన్నట్టివాడివి. సామవేదము నీ గురించే చిదంతుడు చిప్కు ఆవల ఉన్నవాడివి అని స్తోత్రం చేస్తోంది. రజోగుణరహితుడవు, నిష్క్రియుడవు, కాని సర్వక్రియల రచయితవు, శ్రేష్ఠుడవు, హిరణ్మయుడవు. సమస్తమును నీ కాంతితో నింపుచున్నావు. తెలుసుకొనుచున్న దాని గురించి తెలుసుకొనియే ఉన్నావు. అత్యంత ప్రాముఖ్యుడవు, పెద్దవు, వేదవిదుడవు. యజ్ఞమంత్రములు ఎరిగి యజ్ఞములు చేయు ఆధ్వర్యులు యజ్ఞమునందు సామవేదగానముల చేతను యజుర్వేద మంత్రముల చేతను క్రతువులలోని ఉపాసనల చేతను స్తుతించుచున్న మహాపురుషుడవు నీవే. త్వమేవ తత్, తత్త్వమేవ, తత్వం, త్వం స్త్రీ పుమాంస్త్వం చ కుమార ఏక, స్త్వం వై కుమారి హెథ భూస్త్వమేవ, త్వమేవ ధాతా వరుణశ్చ రాజా, త్వం వత్సరోజ్ఞర్యమా ఏవ సర్వం పదకొండు, త్వం స్త్రీ పుమాగ్మః, త్వం చ కుమారః ఏకః, త్వం వై కుమారీహి అథ భూః త్వమేవ, త్వమేవ ధాతా వరుణశ్చ రాజా త్వం, వత్సరో అగ్నేః ఆర్యమః ఏవ సర్వం. స్త్రీ అయి ఉన్నది నీవే, పురుషుడుగా ఉన్నది నీవే, కుమారుడవు నీవే, కుమారివి నీవే. ఇన్నీ అగుచూ సర్వదా ఏకస్వరూపుడవు. ఈ భూమిగా కనిపిస్తున్నది అయున్నది కూడా నీవే. దీనికంతటికీ సృష్టికర్తవు, ధాతవు, ఈ సృష్టిలోని జలస్వరూపుడవు, రాజువు, సంవత్సర స్వరూపుడవు, అగ్నివి, పితృదేవతా స్వరూపుడగు ఆర్యముడవు. ఈ సర్వము నీవే, అంతా నీవే. నీతోనే ఇదంతా, నీలోనే ఇదంతా. మిత్రః సుపర్ణశ్చంద్ర ఇంద్రో రుద్ర స్త్వష్టా విష్ణుః సవితా గోపతిస్త్వం, త్వం విష్ణుర్భూతాని తుత్రాసి దైత్యాం, స్వయావృతం జగదుద్భవగర్భః పన్నెండు. మిత్రః సుపర్ణః చంద్రః ఇంద్రో వరుణో రుద్రః త్వష్టా విష్ణుః సవితా గోపతః త్వం, త్వం విష్ణుః భూతాని తుత్రాసి దైత్యాః త్వయా ఆవృతం. జగత్ ఉద్భవ గర్భః సూర్యుడవు, గరుత్మంతుడవు, చంద్రుడవు, ఇంద్రుడవు, వరుణుడవు, రుద్రుడవు, త్వష్టుడవు, విష్ణువు, గోవువు, గోపతివి. నీవే విష్ణువు అయి ఈ జీవజాతులన్నిటినీ రక్షించుచున్నావు. దైత్యులు నీచేతనే ఆక్రమించబడుచున్నారు. త్వం భూర్భువః స్వస్త్వం హి స్వయంభూరథ విశ్వతోముఖః యా ఏవం నిత్యం వేదేతే గుహాశయం ప్రభుం పురాణం సర్వభూతం హిరణ్మయం పదమూడు. త్వం భూవః భువః సువః త్వగ్ం హి స్వయంభూ అథ విశ్వతో ముఖః యా ఏవం నిత్యం వేదేతే గుహ ఆశయం ప్రభుం పురాణం సర్వభూతం. ఈ జగత్తు నీ గర్భమునందే జనిస్తోంది, ఉనికిని కలిగి ఉంటోంది. విశ్వగర్భుడవు. భూలోకానివి, భువర్లోకానివి, సువర్లోకానివి కూడా నీవే. నీ జన్మకు నీవే కారణము. అందుచేత స్వయంభూ జన్మలకు మునుముందే ఉండి జన్మలకు ఆది కారణుడవు. ఈ విశ్వమంతా నీ ముఖము, విశ్వతో ముఖః. సర్వజీవుల హృదయగుహను ఆశ్రయించి సర్వము ఎరుగుచూ ఉన్నవాడివి ప్రభువు. పురాణ పురుషుడవు, ఇతహపూర్వమే ఉండి ఇప్పటికీ అట్లే ఉన్నట్టి వాడవు. హిరణ్మయం బుద్ధిమతాం పరాం గతిం స బుద్ధిమాన్ బుద్ధమతిత్య తిష్ఠతిత్యుపనిషత్ ఇత్యేకాక్షరోపనిషత్ సమాప్త. హిరణ్మయం బుద్ధిమతాం పరాం గతిం స బుద్ధిమాన్ బుద్ధిమత్ సుతిష్ఠతి. సర్వభూతజాలమునకు దృష్టి ప్రదాతవు, సృష్టికర్తవు. బుద్ధిమతులలోని బుద్ధివి, బుద్ధిమంతులకు పరమగతి ఫైనల్ టార్గెట్ అయి ఉన్నవాడివి. ఎవరు నిన్ను పరమగతి స్థానముగా పైవిధంగా ఆత్మభావన కలగటమును తమ యొక్క గతి ఆశయముగా కలిగి ఉంటారో అట్టివారు బుద్ధిమంతులై ఉండగలరు. ఇదియే త్వం గురించిన తత్వదర్శి యొక్క తత్దర్శనము. ఇతి ఏకాక్షరోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.